అంకెలు పుస్తకం 10వ భాగం. దీనిలో 5వ అంశం అంకెలు శూన్యం. ప్రతి అంకెకి ఒక చిహ్నాన్ని వాడటం మంచిదే, కానీ అందుకు అక్షరాలను వాడకుండా ప్రత్యేక సంఖ్యా చిహ్నాలను వాడటం మేలు. భారతదేశానికి చెందిన వాళ్ళు సరిగ్గా అదే చేశారు. ఆ అంకెలనే ఇప్పుడు మనం వాడుతున్నాం. అయితే ఆ చిహ్నాల ఆకృతులు కాలానుగతంగా మార్పులు చెందాయి, వాటి ప్రాచీన రూపాలు వేరు. అయినా కూడా మనం ప్రాచీన భారత సంఖ్యా చిహ్నాలను చూస్తే ప్రస్తుతం మనం ఇంగ్లీష్లో వాడే సంఖ్యా చిహ్నాల పోలికలు కనిపిస్తాయి. భారతీయులు కల్పించిన సంఖ్యలు ఇలా ఉంటాయి: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ అంకెలు లేదా వాటి మూల రూపాలు భారతదేశంలో సుమారు 2200 ఏళ్ల క్రితం అవతరించాయి అని చెప్పుకోవచ్చు. భారతీయ సాంప్రదాయంలో పుట్టిన సంఖ్యా చిహ్నాలు మరి పాశ్చాత్య లోకంలో చలామణి కావడం ఏమిటి అని అనుకుంటున్నారేమో. అవి కూడా కేవలం మరో చిహ్నాల సముదాయమే కదా. ఏ రోమన్ చిహ్నాలను వాడకుండా భారతీయ చిహ్నాలను వాడవలసిన అవసరం ఏమిటి? నిజమే, పాశ్చాత్య లోకంలో ప్రాచీన రోమన్ చిహ్నాలని వాడటమే సబబు. అయితే ఆ చిహ్నాల వల్ల ఎంత సత్ప్రయోజనం కలిగితే అంతమేరకే వాటిని వాడతారు. భారతీయులు కనిపెట్టిన సంఖ్యామానంలో మిగతా సంఖ్యామానాలలో లేని ఒక గొప్పదనం ఉంది. ఆ కారణం వల్లనే అవి భరతభూమిని దాటి ప్రపంచం అంతటా వ్యాపించాయి. మొదట చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, భారతీయులు కూడా ఈజిప్షియన్ల లాగానే 9 కన్నా పెద్ద సంఖ్యలకి కూడా చిహ్నాలు కనిపెట్టారు. 10, 20, 30 మొదలైన సంఖ్యలకి కూడా వాళ్ళు చిహ్నాలు కనిపెట్టారు. అలాగే 100, 200, 300 మొదలైన వాటికి కూడా. అయితే ఈ సంఖ్యలన్నిటికీ ప్రత్యేక పేర్లు కనిపెట్టడం అనవసరం అని ఎవరికో అనిపించి ఉంటుంది. ఎందుకంటే 200 అంటే 200, అలాగే 20 అంటే 2 10, 2 అంటే 2 1. ఉదాహరణకి ఇలాంటి పద్ధతిని అనుసరించాం అనుకుందాం. ఒక సంఖ్యలో కుడి చివర ఉండే చిహ్నం ఆ సంఖ్యలో ఎన్ని 1లు ఉన్నాయో సూచిస్తుంది. దాని ఎడమన ఉండే చిహ్నం ఎన్ని 10లు ఉన్నాయో సూచిస్తుంది. ఇంకా దాని ఎడమన ఉండే చిహ్నం ఎన్ని 100లు ఉన్నాయో సూచిస్తుంది. ఒక చిహ్నం అర్థం అది ఉన్న స్థానం మీద ఆధారపడుతుంది. భారతీయులు కనిపెట్టిన సంఖ్యామానంలోని గొప్పదనం ఇదే. ఈ పద్ధతిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే 9 చిహ్నాలు చాలు. ఉదాహరణకి 354 అనే సంఖ్యను తీసుకుంటే కుడి చివరన ఉన్న అంక 4 1లని అంటే 4ని సూచిస్తుంది. దాని పక్కన ఉన్న 5 5 10లని అంటే 50ని సూచిస్తుంది. ఇంకా దాని పక్కన ఉన్న 300 300ని సూచిస్తుంది. 3 కూడితే 354 వస్తుంది. ఈ పద్ధతిలో ఏ అంకెనైనా రాయడానికి వీలవుతుంది. 1, 8 అంటే 18 అంటే 1, 10, 8 1, 999 అంటే 900, 9 10, 9 1 మొత్తం కలిపితే 999. దీనిని 9, 9, 9 ఇలా వ్రాయవచ్చు.